కుదరదంటే నీకు నాకు గోల గోల సయ్య బాకు కుదరదంటే నీకు నాకు ఈగలి మలి నూరాకు ఈల కొడితే ఎంకొస్తీరో ఎంకన్నా ముద్దు పెట్టి మజా చేసుకో నా బుజ్జి కన్నా ముద్దు పెట్టి మజా చేసుకో నా బుజ్జి కన్నా పాడు మన తిప్పుతుంటే తప్పు లేదు చూడు చూడు దోస్తి చెయ్యకుండా వెళ్ళిపోతే పాడు చీపాడు చూడవయ్య సౌకు దించిపోర బాబు చూడవయ్య సౌకు దించిపోర బాబు లేదంటే ఇటు రాకు